నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ, నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాడు వాక్యం క్రీస్తు వాక్యం. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. అనుదినము నీ వాక్యము విన్నాను, నే విన్నాను అనుదినము నీ వాక్యము విన్నాను, నే విన్నాను ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. వాడను నేనేసయ్యా ఇప్పుడును ఎల్లప్పుడును, నీ వాడను నేనేసయ్యా ఇప్పుడును ఎల్లప్పుడును, విడువను నేను నీ చేయి నా చేయి పట్టి నడిపించుము, నీ కృపలో నన్ను కాపాడుము. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ, నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలల ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాడు వా వాక్యం క్రీస్తు వాక్యం. సిందినాలో క్రీస్తు ప్రేమా.